రాజారావా, అరే సెటు కొట్టి పోవా, మా అందరికి బావా, అరే ఇచ్చి పొరకోవా. రాజారావా, అరే సెటు కొట్టి పోవా, మా అందరికి బావా, అరే ఇచ్చి పొరకోవా. అయిందేదో ఆయే మన చెయ్యి జారిపోయే, అరే ఒకే మాటలాయే మన కుంభ ముంచిపోయే. లుంగి నువ్వు ఎత్తి కట్టు డస్ట్ పడేను, చీర నువ్వు పైకి కట్టు హిప్పు తెలియను. లుంగి నువ్వు ఎత్తి కట్టు డస్ట్ పడేను, చీర నువ్వు పైకి కట్టు హిప్పు తెలియను. పడిపోయిన ముఖాలని డల్లు కొట్టేరా, సొంగ కచే జనమంతా చిన్నులేసేరా. బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు, బంగారు బంగారు బంగారు బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు. ఇక ముందు కాలం మనదే రాసు, అంటించకుండా వెళ్ళను టపాసు. బంగారు బంగారు బంగారు బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు. ఇక ముందు కాలం మనదే రాసు, అంటించకుండా వెళ్ళను టపాసు. జాజిమల్లి జాజిమల్లి సంతకొస్తావా, నువ్వు కోరినవి కొని పెడతా విందుకొస్తావా. జాజిమల్లి జాజిమల్లి సంతకొస్తావా, నువ్వు కోరినవి కొని పెడతా విందుకొస్తావా. నువ్వు కాలరు నైకెత్తకుండా ఆడవస్తావా, ఇల వేసి కోల చెయ్య ముందుకొస్తావా. బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు, బంగారు బంగారు బంగారు బంగారు కంగారు కంగారు పడబోకు కంగారు. చీర నువ్వు పైకి కట్టు హిప్పు తెలియను, లుంగి నువ్వు ఎత్తి కట్టు డస్ట్ పడేను, చీర నువ్వు పైకి కట్టు హిప్పు తెలియను.